అత తైత్రియకాటక ప్రథమ ప్రశ్న ప్రారంభ. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లప్తం క్లప్తం శ్రేయోపసీయ ఆయత్సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభార జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్స్తపన్నభితపన్ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ దర్శాదృష్టాదర్శత విశ్వరూపాసుదర్శనా ఆప్యాయమానాప్యాయమానాప్యాయాసో నృతేరా ఆపూర్యమాణాపూర్యమాణా పూరయంతీ పూర్ణా పౌర్ణమాసీ దాతా ప్రదాతానందో మోద ప్రమోద ఆవేశయన్యవేషయన్ సంవేశమస్సగుంశాంతశాంత ఆభవన్ ప్రభవన్ సంభవన్ సంభూతో భూత ప్రస్తుతం విష్ణుతగుంసద్విస్తుతం కళ్యాణం విశ్వరూపం శుక్రమృతం తేజస్వి తేజస్సమిద్ధం అరుణం భానుమన్మరీచిమజభితపత్తపస్వత్ సవితాప్రసవితాదీప్తో దీపయన్ దీప్యమాన జ్వలంజ్వలితాతపన్ వితపన్ సంతపన్ రోచనో రోచమాణ శుంభూ శుంభమానో వామ సుతాసంవతే ప్రసుతాసూయమానాభిషూయమానా ీతే ప్రపాసంపాతృప్తిస్తర్పయంతీ కాంతా కామ్యా కామజాతాయుష్మతే కామదుఘా అభిషాస్తానుమంతానందో మోద ప్రమోద ఆసాదయన్ నిషాదయన్ సగుంసాదన సగుంసన్న సన్న ఆభోర్విభో ప్రభో శంభోర్భువ పవిత్రం పవయిష్యన్ పోతో మేధ్య యశో యశస్వానాయురమృత జీవో జీవిష్యాన్ స్వర్గోక సహ స్వాన్ సహీయానోజస్వాన్ సహమాన యరణ్మభిజయన్ సుద్రవిణోద్రవిణోదా ఆర్ద్రపవిత్రో హరికేశో మోద ప్రమోద అరుణోరుణరజా పుండరీకో విశ్వజిగభిజిగ్ ఆర్ద్రపిన్వమానోన్నవాన్రసవాయురావాన్ సర్వౌషధ సంభరో మహస్వాన్ ఏజత్కాజోవత్కా క్షుల్లకాశ్రిపవిష్టకా సరిస్రవాశేరవ అజిరాసోగమిష్ణవ ఇదానీ తదనీమేతరి క్షిప్రమజిరం ఆశుర్నిమేష ఫణో ద్రవన్నతిద్రవన్ వరగస్త్వరమాణ ఆశురాశీలాంజవ అగ్నిష్టోమ ఉక్ష్యోతిరాత్రిరాత్రశ్చతురాత్ర అగ్నిరతుస్వర్య ఋతుశ్చంద్రమారు ప్రజాపతి సంవత్సరో మహాంక భూరగ్నిం చ పృథివీం చమాంచేగిష్టలోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద భువో వాయుంచాంతరిక్షం చమాంచ ఏగిశ్చలోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్వాసాదయతో తయా దేవతయాంగిరస్వధ్రువాసీద స్వరాదిత్యం చ దివం చ మాం చ త్రేగిశ్చలోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్వాసాదయతో తయా దేవతయాంగిరస్వధ్రువాసీద భూర్భువస్వశ్చంద్రమసం చ దిశశ్చ మాం చ త్రేగిశ్చలోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్వాసాదయతో తయా దేవతజాంగిరస్వధ్రువాసీద త్వమేవ త్వాం వేచ్ఛయోసి సోసి త్వమేవ త్వామచైషే చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాదిశ్చాసి భూయాదిశ్చాస్యగ్నే యత్తే అగ్నేన్యూనం యదుతేతిరిక్తం ఆదిత్యాస్తదంగిరసశ్చిన్వంతు విశ్వేతే దేవాశ్చిమా పూరయంతు చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాదిశ్చాసి భూయాదిశ్చాస్యగ్నే మాతే అగ్నే చయేన మాతి చయేనాయురావృక్షి సర్వేషాం జ్యోతిషాం జ్యోతిర్యజదా బుదేతి తపసో జాతమనిభ్రష్టమోజ తత్రే జ్యోతిరిష్టకే తేన మే తప తేన మే జ్వల తేన మే దీదిహి యావద్దేవాః యావజసాపి సూర్యః యావదుతాపి బ్రహ్మ సంవత్సరోసి పరివత్సరోసి ఇదావత్సరోసి ఇదువత్సరోసి విద్వత్సరోసి వత్సరోసి తస్య తే వసంత శిరః గ్రీష్మో దక్షిణ పక్ష వర్షాపుచ్చం శరదుత్తర పక్ష హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చితయ అపరపక్షా పురీషం అహోరాత్రాణీష్టకా వృషభోసి స్వర్గో లోక దిశి మహీయసే తతో నోమ ఆవహ వాయుర్భూత్వా సర్వాదిశ ఆవాహి సర్వాదిశో న వివాహి సర్వాదిశో న సంవాహి చిత్యాచితిమాపృణ అచిత్యాచితిమాపృణ చిదసి సముద్రయోని ఇందుర్దక్షస్యేన ఋతావా హిరణ్యపక్షశకనోభురణ్యః మహాన్ సధస్థే ధృవ ఆనిషత్త నమస్తే అస్తు మామాహింసీ ఏతి ప్రేతిదీతి సమిత్యుదితి ఇవం మే యచ్చ అంతరిక్షం మే యచ్చ పృథివీం మే యచ్చ పృథివీం మే యచ్చ అంతరిక్షం మే యచ్చ దివం మే యచ్చ అహ్నా ప్రసారయ రాత్ర్యా సమశ రాత్ర్యా ప్రసారయ అహ్నా సమశ కామం ప్రసారయ కామకం సమచ భూర్భువస్వ ఓజోబలం బ్రహ్మక్షత్రం యశో మహత్ సత్యంతపో నామ రూపమమృతం చక్షుశ్రోత్రం మన ఆయు విశ్వం యశో మహా సమంతపోహరోభా దాతవే దాది వా పాపకోసి వైశ్వానరో యది వా వైద్యుతోసి సంప్రజాభ్యో యజమానాయ లోకం ఊర్జం పుష్టిం దదద్యావృత్స రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశ్రోచి అపోహరోభా అగ్నిరింద్రో బృహస్పతి విశ్వే దేవా భువనస్ గోపా ప్రేమా సర్వే యశసా సగం సృజంతో అసవే స్వాహావసవే స్వాహా విభువే స్వాహా వివస్వతే స్వాహా అవిభువే స్వాహాధిపతయే స్వాహా దివాంపతయే స్వాహా గుంహస్పత్యాయ స్వాహా చాక్షుష్మత్యాయ స్వాహా జ్యోతిష్మత్యాయ స్వాహా రాజ్ఞే స్వాహా విరాజ్ఞే స్వాహా సమ్రాజ్ఞే స్వాహా స్వరాజ్ఞే స్వాహా శూషాయ స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహా జ్యోతిషే స్వాహా సగంసత్పాయ స్వాహా కళ్యాణాయ స్వాహా అర్జునాయ స్వాహా విపశ్చితే పవమానాయ గాయత మహీనధారాత్యంధో అరుషతి అహిరహ జీర్ణామతి సర్పతి త్వచం అత్యో న క్రీడం అసరద్వృషా హరి మయా అరిహేదోసి మృత్యవే త్వాదుష్టం గృహామి ఏషతేజో నిర్మృత్యవే త్వా అపమృత్యుమపక్షుధం అపేతశపథంజహి అధానో అగ్న ఆవహ రాజస్పోషకం సహస్రిణం ఏతే సహస్రమయుతం పాశాః మృత్యో మర్త్యాయహంతవే తాన యజ్ఞస్య మాయజా సర్వానవయజామహే భక్షోస్య మృతభక్షః తస్య తే మృత్యుపీతస్యామృతవతః స్వకాకృతస్య మధుమతః ఉపహోతస్యోపహోతో భక్షయామి మంద్రాభిభూతిః కేతుర్యజ్ఞానాం వాక్ అసావేహి అంధోజాగ్రవిప్రాణ అసావేహి బహిరాక్రందయితరపాన అసావేహి అహస్తోస్త్వాచక్షుః అసావేహి పాదాశో మన అసావేహి కవే విప్రచిత్తే శ్రోత్ర అసావేహి సుహస్తస్సుభాసా శూషో నామాస్మృతో మర్త్యేషు తరంత్వాహం తథా వేద అసావేహి అగ్నిర్మే పాటిశ్రుతః పాఘృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి వాజుర్మే ప్రాణేశ్రుతః ప్రాణో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి సూర్యో మే చక్షుషిశ్రుతః చక్షుర్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శ్రుతః మనోహృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి దిశో మే శ్రోత్రే శ్రితాః శ్రోత్రగం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఆపో మే రేతసి శ్రితాః రేతో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి పృథివీ మే శరీరే శ్రితా శరీరం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఓషధి వనస్పతయో మే లోమసుశ్రుతాః లోమాని హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బలే శ్రుతః బలగం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి పర్జన్యో మే మూర్ధ్ని శ్రుతః మూర్ధా హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఈశానో మే మన్యో శ్రుతః మన్యుర్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఆత్మామ ఆత్మని శ్రుతః ఆత్మా హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి పునర్మ ఆత్మా పునరాజురాగాత్ పునః ప్రాణ పునరాకూతమాగాత్ వైశ్వానరో రశ్మిభిర్వావృధానః అంతస్తిష్ఠత్వమృతస్య గోపాః ప్రజాపతిర్దేవాన సృజత తే పాప్మనా సంది తాజాయంత ఆన్యద్యత్ యద్యద్యత్ తస్మాద్విద్యుత్ తమవృష్టత్ యదవృష్టత్ తస్మాద్వృష్టిః తస్మాద్యత్రైతే దేవతే అభిప్రాప్నుతః ఇచహైవాస్య తత్ర పాప్మానం యతః వృష్టతశ్చ సైషామీ మాగుంసాగ్నిహోత్ర ఏవ సంపన్నా అథో ఆహుః సర్వేషు యజ్ఞక్రతుష్విది హోర్షన్నప ఉపస్పృశేత్ విద్యుదసి విద్యమే పాప్మానమితి అథ హుత్వోపస్పృశేత్ వృష్టిరసి వృష్టమే పాప్మానమితి యక్ష్యమాణో వేష్వా వా యుషహైవాస్యైతే దేవతే పాప్మానం యతః వృష్టతశ్చ అత్యగుంహోహారుణిః బ్రహ్మచారిణే ప్రశ్నాన్వోచ్య ప్రజిఘాయ పరేహి ప్రక్షందీయాం పాతిం పృచ్ఛ వేత్సావిత్రావేత్సా తమాగత్య పప్రచ్ఛ ఆచార్యో మా ప్రాహిషేత్ వేత్సావిత్రా సహోవాచ వేదేతి స కస్మిన్ ప్రతిష్ఠిత ఇది పరోరజసీతి కస్తద్యత్ పరోరజా ఇది ఏషవావస పరోరజా ఇది హోవాచ యేష తపతి ఏషోర్వాగ్రజా ఇది స కస్మిన్ ద్వేష ఇది సత్య ఇది ఇందత్ సత్యమితి తప ఇది కస్మిన్ను తప ఇది బల ఇది కింతద్బలమితి ప్రాణ ఇది మా స్మ ప్రాణమతి పృచ్ఛ ఇది మాచార్యోబ్రవీది హోవాచ బ్రహ్మచారీ సహోవాచ ప్రక్షోదయ్యాం పాతి యద్వై బ్రహ్మచారిన్ ప్రాణమత్య ప్రక్ష్యః మూర్ధాతే వ్యవతిష్యత్ అహముత ఆచార్యాశ్రేయాం భవిష్యామి యో మా సావిత్రే సమవాదిష్టేతి తస్మాత్ సావిత్రేణ సంవదేత సజో హవే సావిత్రం విదుషా సావిత్రే సంవదతే సహాస్మిన్శ్రియం దధాతి అనుభవా అస్మా అసౌ తపంశ్రియం మన్యతే అన్వస్మై శ్రేస్తపో మన్యతే అన్వస్మై తపో బలం మన్యతే అన్వస్మై బలం ప్రాణం మన్యతే సయదాః సం జ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏష ఏవ తత్ అథయదాః ప్రస్తుతం విష్ణుతగం సుతాసం వతీతి ఏష ఏవ తత్ ఏష హ్యేవ తాన్యహాని ఏష రాత్రయః అథయదాః చిత్రః కేతుర్దాత ప్రదాత సవిత ప్రసవితాభిశాస్తానుమంతేతి ఏష ఏవ తత్ ఏష హ్యేవ తేన్నో ముహూర్తాః ఏష రాత్రేః అథయదాః పవిత్రం పవయిష్యాన్ సహస్రాన్ అలీయానరుణోరుణరజా ఇతి ఏష ఏవ తత్ ఏష హ్యేవ తేర్ధమాసాః ఏష మాసాః అథయదాః అగ్నిష్టోమ ఉచ్యోగ్నిర్ఋతుః ప్రజాపతిః సంవత్సర ఇతి ఏష ఏవ తత్ ఏష హ్యేవ తేజ్ఞక్రతవః ఏష ఋతవః ఏష సంవత్సరః అథయదాః ఇదానీం ప్రదానీమితి ఏష ఏవ తత్ ఏష హ్యేవ తే ముహూర్తానాం ముహూర్తాః జనకో హవై దేహః అహోరాత్రై సమాజగామ తగుంహోచః యో వా అస్మాన్ వేద విజహత్వాత్మానమేతి సర్వమాయురేతి అభిస్వర్గం లోకం జయతి నాస్యాముష్మిల్లోకేన్న క్షీయత ఇతి విజహద్ధవై పాప్మానమేతి సర్వమాజురేతి అభిస్వర్గం లోకం జయతి నాస్యాముష్మిల్లోకేన్న క్షీయతే ఏవం వేద అహీనాహాశ్వత్సః సావిత్రం విదాంచకార సహ హగుంసో హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమిదాయ ఆదిత్యస్య సాయుజ్యం అగుంసో హవై హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుజ్యం య ఏవం వేద దేవభాగోహశ్రౌతర్ష సావిత్రం విదాంచకార పగం హవాగదృశ్యమానాభ్యువాచ సర్వం వత గౌతమో వేద యస్ సావిత్రం వేదేతి సహోవాచ కేషా వా గసీతి అయమహగం సావిత్ర దేవానాముత్తమో లోక గుహ్యం మహో బిభ్రదితి ఏతావతి గౌతమ యజ్ఞోపవీతం కృత్వాధో నిపపాత నమో నమ ఇతి సహోవాచ మా భైషీర్గౌతమ జితో వీతే లోక ఇతి తస్మాద్యేకే చ సావిత్రం విదుః సర్వేతే జితలోకాః సజో హవై సావిత్రస్యాష్టాక్షరం వరగ్రశ్రియాభిషిక్తం వేద శ్రియాహైవాభిషిచ్యతే ఘృణిరితి ద్వే అక్షరే సూర్య ఇతి త్రీణి ఆదిత్య ఇతి త్రీణి ఏతద్వే సావిత్రస్యాష్టాక్షరం వరగ్రశ్రియాభిషిక్తం య ఏవం వేద శ్రియాహైవాభిషిచ్యతే తదేతదృశాభ్యుక్తం ఋచోక్షరే పరమేవ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధః యత్తన్న వేద కిమృచా కరిష్యతి యయిత్తద్విదుస్త ఇమే సమాసతమితి నహవా ఏతస్యర్చానకిదుషాన సామ్నార్థోస్తి యస్ సావిత్రం వేద తదేతత్పరియద్దేవ చక్రం ఆర్ద్రం పిన్వమానగ్రస్వర్గే లోక ఏతి విజహగ్విశ్వాభూతాని సంపశ్యత్ ఆర్ద్రో హవై పిన్వమానస్వర్గే లోక ఏతి విజహం విశ్వాభూతాని సంపశ్యన్ య ఏవం వేద శోషో హవైవాష్మేయ ఆదిత్యేన సమాజగామ తగుంభో వాచ ఏహి సావిత్రం విద్ధి అయం వై స్వర్గోగ్నిపారయిష్ణురమృతాసంభూత ఇది ఏష వావస సావిత్ర య ఏష తపతి ఏహి మాం విద్ధి ఇది హైవైనం తదువాచ ఇయం వావసరఘా తస్యా అగ్నిరేవ సారఘం మధు పూర్వపక్షా పరపక్షయోరాత్రయ తా మధుగత యాన్యహాని తే మధువృషా సయోహవా ఏతా మధుకృతశ్చ మధువృషాగిష్టవేద కుర్వంతి హాస్యేతా అగ్నౌ మధు నాస్యేష్టాపోర్పంధయంతి అథయో నవేద నహాస్యేతా అగ్నౌ మధు కుర్వంతి ధయంత్యస్యేష్టాపోర్తం యోహవా అహోరాత్రాణాం నామధేయా నివేద నాహోరాత్రేష్వార్తిమార్చతి సంజ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏతావనువాకౌపూర్వపక్షస్యాహోరాత్రాణాం నామధేయాని ప్రస్తుతం విష్ణుతకం సుతాసంవతీతి ఏతావనువాకాపరపక్షస్యాహోరాత్రాణాం నామధేయాని నాహోరాత్రేష్వార్తిమార్చతి య ఏవం వేద యో హవై ముహూర్తానాం నామధేయాని వేద నముహూర్తేష్వార్తిమార్చతి చిత్రకేతుర్దాతా ప్రదాతా సవితా ప్రసవితాభిశాస్తానుమంతేతి ఏదేను వాకా ముహూర్తానాం నామధేయాని నముహూర్తేష్వార్తిమార్చతి య ఏవం వేద యో హవా అర్ధమాసానామధేయాని వేద నార్ధమాసేషు నమాసేష్ార్తిమార్చతి పవిత్రం పదగిష్యాం సహస్వాన్ సహీయానరుణోరుణరేను వాకా అర్ధమాసానామధేయాని నార్ధమాసేషు నమాసేష్ార్తిమార్చతి య ఏవం వేద యో హవైయజ్ఞక్రతూనాక్రతూనా సంవత్సరస్య నామధేయాని వేద నయజ్ఞక్రతుషమర్తుషమసంవత్సర ఆర్తిమార్చతి అగ్నిష్టోమ ఉచ్చోగ్నిర్ణుత ప్రజాపతి సంవత్సర ఇది ఏతేను వాకాయజ్ఞక్రతూనాక్రతూనా సంవత్సరస్య నామధేయాని నయజ్ఞక్రతుషమర్తుషమసంవత్సర ఆర్తిమార్చతి య ఏవం వేద యో హవై ముహూర్తానాం ముహూర్తానేద నముహూర్తానాం ముహూర్తేష్ార్తిమార్చతి ఇదానీం తదానీమితి ఏతే వై ముహూర్తానాం ముహూర్తాః నముహూర్తానాం ముహూర్తేష్ార్తిమార్చతి య ఏవం వేద అథోయథాక్షేత్రజ్ఞో భూత్వాన ప్రవిశ్యాన్నమత్తి ఏమేతాన్ క్షేత్రజ్ఞో భూత్వాన ప్రవిశ్యాన్నమత్తి స ఏతేషామేవ సలోకతాగుంసాయుధ్యమశ్నుతే అపపునర్మృత్యుంజయతి ఏవం వేద కశ్చిద్ధవా అస్మాల్లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి కశ్చిత్స్వంలోకన్న ప్రతి ప్రజానాతి అగ్నిముగ్ధోహైవ ధూమతాంతః స్వంలోకన్న ప్రతి ప్రజానాతి అథయోహైవైతమగ్నిగుంసావిత్రం వేద స ఏవాస్మాల్లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి స స్వంలోకం ప్రతి ప్రజానాతి ఏష ఉభేవైనం తత్సావిత్ర స్వర్గం లోకమభివహతి అహోరాత్రేర్వా ఇదగం సయుగ్భిక్రియతే ఇది రాత్రాయా దీక్షిషత ఇది రాత్రాయ వ్రతముపాగురితి తానిహానేవం విదుష అనుష్మిన్ లోకేశే బధింధయంతి హీతగం హైవ సశే బధిమనుపరయితి అథయో హైవైతమగ్నిగం సావిత్రం వేద తస్య హైవాహోరాత్రాణి అముష్మిన్ లోకేశే బధిన్నధయంతి అధీతగం హైవ సశే బధిమనుపరైతి భరద్వాజోహత్రిభిరాజుర్బ్రహ్మచర్యమువాస తగం హజేర్నిగస్థవిరహంశయానం ఇంద్ర ఉపవ్రజ్యోవాచ భరద్వాజ యత్తే చతుర్థమానర్ద్యా కిమేనేన కుర్యా ఇది బ్రహ్మచర్యమేనేన చరేయమిది హోవాచ తగం హత్రేం గిరిరూపాన విజ్ఞాతాని వదర్శజాంచకార తేషాగంహైకైకస్మాన్ పుష్టినాదే సహోవాచ భరద్వాజేమంత్య వేదా వా ఏతే అనంతా వై వేదా ఏతద్వా ఏతై స్త్రిభిరాజుర్భిరన్వోచసా అథ స ఇతరదననోక్తమే ఏ హీమం విద్ధి అయం వై సర్వమిద్యేతి తస్మై హైతమగ్నిగం సావిత్రమువాచ తగం సవిధిత్వా అమృతో భూత్వా స్వర్గం లోకమిజాయ ఆదిత్యస్య సాయుధ్యం అమృతో హైవ భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుధ్యం ఏవం వేద ఏషో ఏవత్రయీ విద్యా యావంతకం హవై ప్రయ్యా విద్యయా లోకం జయతి తావంతం లోకం జయతి య ఏవం వేద అగ్నేర్వా ఏతాని నామధేయాని అగ్నేరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద వాయోర్వా ఏతాని నామధేయాని వాయోరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద ఇంద్రస్య వా ఏతాని నామధేయాని ఇంద్రస్యైవ సాయుధ్యకం సలోకతామాప్నోతి ఏవం వేద బృహస్పతేర్వా ఏతాని నామధేయాని బృహస్పతేరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి ఏవం వేద ప్రజాపతేర్వా ఏతాని నామధేయాని ప్రజాపతేరేవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద బ్రహ్మణో వా ఏతాని నామధేయాని బ్రహ్మణ ఏవ సాయుధ్యకం సలోకతామాప్నోతి య ఏవం వేద స వా ఏషోగ్నిరపక్షపుచ్చో వాయురేవ తస్యాగ్నిర్ముఖం అసా వాదిత్యశిర సయతేతే దేవతే అంతరేణ తత్సర్వం సేవ్యతి తస్మాత్ సావిత్ర ఇతి తైత్రియకాడక ప్రథమ ప్రశ్న సమాప్తః అత తైత్రియకాడక ద్వితీయ ప్రశ్న ప్రారంభ ఓం లోకోసి స్వర్గోసి అనంతోస్య పారోసి రక్షితోస్య క్షయ్యోసి తపసః ప్రతిష్టా త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంశభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంతోపగధే కామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద తపోసి లోకేశితం తేజసః ప్రతిష్టా త్వరీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంశభూతం విశ్వస్య భర్త్ర విశ్వస్య జనయిత్రే తత్వోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద తేజోసి తపసిశ్రుతాం సముద్రస్య ప్రతిష్టా త్వయీదమంతః విశ్వంజక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్తృవిశ్వస్య జనయిత్ర తత్వోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద సముద్రోసి తేజసి శ్రిత అపాం ప్రతిష్టా త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత పంథోపదధేకామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద ఆపస్థసముద్రే శ్రితాః పృథివ్యా ప్రతిష్టా యుష్మాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్త్ర్యో విశ్వస్య జనయిత్ర్యః తావ ఉపదధేకామదుఘాక్షితాః ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద పృథివ్యస్య సుశ్రితా అగ్నేః ప్రతిష్టా త్వయీదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయిత్రీ తాం త్వపదధేకామదుఘమక్షితాం ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతజాంగిరస్వధ్రువాసీద అగ్నిరసి పృథివ్యాగిశ్రితః అంతరిక్ష ప్రతిష్టా త్వరీదమంత విశ్వక్షం విశ్వం భూతం విశ్వగంసభూతం విశ్వస్ భర్త విశ్వస్ జనయిత అంతోపదే కామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద అంతరిక్షమస్యగ్నౌ శ్రితం వాయో ప్రతిష్టా వయీదమంత విశ్వక్షం విశ్వం భూతం విశ్వగంసభూతం విశ్వస్య భర్తృవిశ్వస్య జనయిత్ర తత్వోపదే కామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద వాయురస్యంతరిక్షే శ్రిత దివ ప్రతిష్టా త్వయీదమంత విశ్వక్షం విశ్వం భూతం విశ్వగంసభూతం విశ్వస్య భర్త విశ్వస్య జనయిత అంతోపదే కామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద ద్యౌరసి వాయౌ శ్రితా ఆదిత్యస్య ప్రతిష్టా త్వయీదమంత విశ్వక్షం విశ్వం భూతం విశ్వగంసభూతం విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయిత్రీ తాం త్వోపదధే కామదుఘామక్షితాం ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద ఆదిత్యోసి దివిశ్రితః చంద్రమస ప్రతిష్టా త్వయీదమంత విశ్వక్షం విశ్వం భూతం విశ్వగంసభూతం విశ్వస్య భర్త విశ్వస్య జనయిత తంతోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద చంద్రమా అస్యాదిత్యే శ్రితః నక్షత్రాణాం ప్రతిష్టా త్వయీదమంత విశ్వక్షం విశ్వం భూతం విశ్వగంసభూతం విశ్వస్య భర్త విశ్వస్య జనయిత తంతోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద నక్షత్రాణి స్థచంద్రమసి శ్రితాని సంవత్సరస్య ప్రతిష్టాయుష్మాసు ఇదమంత విశ్వక్షం విశ్వం భూతం విశ్వగంసభూతం విశ్వస్య భర్తృర్విశ్వస్య జనయిత్రీణి తాని బహుపదధే కామదుఘాన్యక్షితాని ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద సంవత్సరోసి నక్షత్రేషు శ్రితః ఋతూనాం ప్రతిష్టా త్వయీదమంతః విశ్వక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్త విశ్వస్య జనయిత తంతోపదధే కామదుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతగాంగిరస్వధ్రువాసీద ఋతవత్థ సంవత్సరే శ్రితాః మాసానాం ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తానభవ ఉపదధే కామదుఘానక్షితాన్ ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతయాంగిరస్వధ్రువాసీద మాసాస్థకృషశ్రితాః అర్ధమాసానాం ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః ఉపదధే కామదుఘానక్షితాన్ ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతయాంగిరస్వధ్రువాసీద అర్ధమాసాస్థమాసుశ్రితాః అహోరాత్రయోః ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తానివ ఉపదధే కామదుఘానక్షితాన్ ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతయాంగిరస్వధ్రువాసీద అహోరాత్రేస్థోర్ధమాసేషు శ్రుతే భూతస్య ప్రతిష్టే భవ్యస్య ప్రతిష్టే యువజోర్యమంతః విశ్వక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్త్యౌ విశ్వస్య జనయిత్ర్యౌ ఏవాముపదధే కామదుఘే అక్షితే ప్రజాపతిస్వాసాదయతు ప్రజాదేవతయాంగిరస్వధ్రువాసీద పౌర్ణమాస్యష్టకామాస్యా అన్నాదాస్థాంగదుఘో యుష్మాసు ఇదమంతః విశ్వక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్త్ర్యో విశ్వస్య జనయిత్ర్యః ఆవ ఉపదధే కామదుఘా అక్షితాః ప్రజాపతిస్వాసాదయత్ ప్రజాదేవతయాంగిరస్వధ్రువాసీద రాడసి బృహతే శ్రీరసేంద్రపత్ ధర్మపత్ విశ్వంభూతమను ప్రభూత యీదమంత విశ్వక్షం విశ్వంభూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్త్రీ విశ్వస్య జనయత్రీ తాన్వోపదే కామదుఘామక్షితాం ప్రజాపతిస్వాసాదయతో ప్రజాదేవతయాంగిరస్వధ్రువాసీద ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామామృతం అమర్త్యస్తపోజా త్వయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత తంతోపదధేకా మధుఘమక్షితం ప్రజాపతిస్వాసాదయత్ అయా దేవతయాంగిరస్వధ్రువాసీద త్వమగ్నే రుద్రో అసురో మహో దివ త్వగుంశర్ధో మారుతం వృక్ష ఈశిషే త్వం వాతైరరుణైర్యాశంగయ త్వం పూషా విధః పాసినుత్మనా దేవాదేవేషు శ్రయధ్వం ప్రథమా ద్వితీయేషు శ్రయధ్వం ద్వితీయాస్తృతీయేషు శ్రయధ్వం తృతీయాశ్చతుర్థేషు శ్రయధ్వం చతుర్థాః పంచమేషు శ్రయధ్వం పంచమాషష్ఠేషు శ్రయధ్వం షష్ఠాః సప్తమేషు శ్రయధ్వం సప్తమా అష్టమేషు శ్రయధ్వం అష్టమాదవమేషు శ్రయధ్వం నవమాదశమేషు శ్రయధ్వం దశమా ఏకాదశేషు శ్రయధ్వం ఏకాదశాద్వాదశేషు శ్రయధ్వం ద్వాదశాస్త్రయోదశేషు శ్రయధ్వం త్రయోదశాశ్చతుర్దశేషు శ్రయధ్వం చతుర్దశాః పంచదశేషు శ్రయధ్వం పంచదశాశ్షోడశేషు శ్రయధ్వం షోడశాః సప్తదశేషు శ్రయధ్వం సప్తదశాష్టాదశేషు శ్రయధ్వం అష్టాదశా ఏకాన్నపుంశేషు శ్రయధ్వం ఏకాన్నపుంసా విగుంశేషు శ్రయధ్వం విగుంసా ఏకవిగుంశేషు శ్రయధ్వం ఏకవిగుంసాద్వాపుంశేషు శ్రయధ్వం ద్వాపుంసాస్త్రయోపుంశేషు శ్రయధ్వం త్రయోపుంసాశ్చతుర్విపుంశేషు శ్రయధ్వం చతుర్విపుంసా పంచవిపుంశేషు శ్రయధ్వం పంచవిపుంసాషడ్విపుంశేషుశ్రయధ్వం షడ్విపుంసాసప్తవిపుంశేషుశ్రయధ్వం సప్తవిపుంసా అష్టావిపుంశేషుశ్రయధ్వం అష్టావిపుంసా ఏకాన్నత్రిపుంశేషుశ్రయధ్వం ఏకాన్నత్రిపుంసాస్త్రిపుంశేషుశ్రయధ్వం త్రిపుంసా ఏకత్రిపుంశేషుశ్రయధ్వం ఏకత్రిపుంసాద్వాత్రిపుంశేషుశ్రయధ్వం ్రిగుంశాస్త్రయస్త్రిగుంశేషుశ్రయధ్వం దేవాస్త్రిరేకాదశాస్త్రిస్త్రయస్త్రిగుంశా ఉత్తరే భవత ఉత్తరవర్త్మాన ఉత్తరసత్మాన యత్కామగిదం జహోమి తన్మే సమృద్ధ్యతాం వయగ్గస్యామపతజోరజీణాం భూర్ధువస్వ స్వాహా అగ్నా విష్ణో సజోషసా ఇమావర్ధంతు వాంగిరః యుమ్నైర్వాజేరాగత రాజ్ఞీరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశోచి తపోహరోభా అగ్నిస్సోమో బృహస్పతి విశ్వే దేవా భువనస్య గోపా తే సర్వే సంగత్య ఇదం మే ప్రావతావచ వయగ్గస్యామపతయోరజీణాం భూర్భువస్వ స్వాహా అన్నపదేన్నస్య నో దేహి అనమేవస్య సుష్మిణః ప్రప్రదాతారంతారిషః ఊర్జన్నోధేహి ద్విపదే చతుష్పదే అగ్నే పృథివీపతే సోమవీరుధాంపతే తృష్టస్వమిధాంపతే విష్ణవాశానాంపతే మిత్రసత్యానాంపతే వరుణధర్మణాంపతే మరుతోగణానాంపతయః రుద్రపశూనాంపతే ఇంద్రౌజసాంపతే బృహస్పతేర్బ్రహ్మణస్పతే ఆ రుచారోచేహగ్గస్వయం రుచారురుచే రోచమానః అతీత్యాదస్వరాభరేహ తస్మినుయోనో ప్రజనోత్ప్రజాయేయ వయగ్గస్యామపతజోరజీణాం భోర్భువస్వ స్వాహా సప్తతే అగ్నే సమిధః సప్తజిహ్వాః సప్తర్షయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రాన విద్వాన్ సప్తయోనిరావృణస్వాఘృతేన ప్రాచీదిక అగ్నిర్దేవతా అగ్నిగం సదశాం దేవం దేవతానామృచ్ఛతో యోమే తస్యై దిశోభిదాసతి దక్షిణాదిక ఇంద్రో దేవతా ఇంద్రగం సదిశాం దేవం దేవతానామృచ్ఛతో యోమే తస్యై దిశోభిదాసతి ప్రతీచీదిక సోమో దేవతా సోమగం సదిశాం దేవం దేవతానామృచ్ఛతో యోమే తస్యై దిశోభిదాసతి ఉదీచీదిక మిత్రావరుణౌ దేవతా మిత్రావరుణౌ సదిశాం దేవౌ దేవతానామృచ్ఛతో యోమే తస్యై దిశోభిదాసతి ఊర్ధ్వాదిక బృహస్పతిర్దేవతా బృహస్పతిగం సదిశాం దేవం దేవతానామృచ్ఛతో యోమే తస్యై దిశోభిదాసతి ఇలాండిక అదితిర్దేవతా అదితిగం సదిశాం దేవీం దేవతానామృచ్ఛతో యోమే తస్యై దిశోభిదాసతి పురుషోదిక పురుషో మే కామాన్ సమర్థయతో అంధో జాగ్రవిప్రాణ అసావేహి బహ్య ఆక్రందయితరపాన అసావేహి ఉషపమృషసమశీల అహమసో జ్యోతిరశీల అహమసోపోషీల వయగ్రశ్యామపతజోరుగేణా భోర్భువస్వ స్వాహ యత్తేచితం యదుచితం తే అగ్నే యత్త ఊనం యదుతేతిరిక్తం ఆదిత్యాస్తదంగిరసశ్చిన్వంతో విశ్వేతే దేవాశ్చిదివా పూరయంతో చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాగిష్టాసి భోజాగిష్టాస్యగ్నే లోకం పృణఛిద్రం పృణ అథోసీత శివా త్వం ఇంద్రాగ్నే త్వా బృహస్పతి అస్మినయోనావశేషదన్ యజా దేవతజాంగిరస్వధ్రువాసీద తాస్య సూదదోహత సోమగ్నిశ్రేణంది పుష్ణజ జన్మం దేవానాం విశః కృష్ణారోచనే దివ తజా దేవతజాంగిరస్వధ్రువాసీద అగ్నే దేవాగుం విహావ జజ్ఞానో వృత్తపరిహిషే అధిహోతా నేభ్య అగన్మ మహామనసాయవిష్టం యోదీదాయ సమిద్ధస్వేదురోణే చిత్రభానో రోదసీ అంతరుర్వీ స్వాహుతం విశ్వతః ప్రత్యంచం మేధాకారం విదథస్య ప్రసాధనం అగ్నిగుం హోతారం పరిభూతమం మతిం త్వామర్భస్య హర్షః సమానమిత్ తాం మహోవృణతే నరో నాన్యన్వత్ మనుష్వత్వాని ధీమహి మనుష్వత్సమిధీమహి అగ్నే మనుష్వదంగిర దేవాన్ దేవాయతేజ అగ్నిర్హి వాజినం విశే దదాతి విశ్వచర్షణి అగ్నిరాజే స్వాభువం స ప్రీతో జాతి వార్యం ఇషగ్రస్తోతృభ్య ఆభర పృష్టో దివి పృష్టో అగ్ని పృథివ్యాం పృష్టో విశ్వా ఓషధీరా వివేశ వైశ్వానర సహసా పృష్టో అగ్ని స నో దివాసరిషపాతునక్తం అయం వావయ పవతే సోగ్నిర్నాచికేత సయత్రాంపవతే తదస్య శిర అథయద్దక్షిణా సదక్షిణ పక్ష అథయత్ ప్రత్యగ్ తత్పుచ్చం యదుదన్ స ఉత్తర పక్ష అథయత్ సంవాతి తదస్య సమంచనం చ ప్రసారణం చ అథో సంపదేవాస్య సా సగం హవా అస్మై సకామ పద్యతే యత్కామో యజతే యోగ్నిన్నాచికేతం చినుతే యగుచైనమేవం వేద యో హవా అగ్నేర్నాచికేతస్యాయతనం ప్రతిష్టాం వేద ఆయతనవాన్ భవతి గచ్చతి ప్రతిష్టాం హిరణ్యం వా అగ్నేర్నాచికేతస్యాయతనం ప్రతిష్టా య ఏవం వేద ఆయతనవాన్ భవతి గచ్చతి ప్రతిష్టాం యో హవా అగ్నేర్నాచికేతస్య శరీరం వేద సశరీర ఏవ స్వర్గం లోకమేతి హిరణ్యం వా అగ్నేర్నాచికేతస్య శరీరం య ఏవం వేద సశరీర ఏవ స్వర్గం లోకమేతి అథో యథా రుక్మ ఉత్తప్తో భాయ్యాత్ ఏవమేవ సతేజసా యశసా అస్మిభ్యశ్చ లోకేముష్మిభ్యశ్చ భాతి ఉరవో హవైనామైతే లోకాేణాదిత్యం అథహైతే వరీడాగుంసో లోకా ఏ పరేణాదిత్యం అంతవంతకం హవా ఏష క్షల్యం లోకం జయతి యోవరేణాదిత్యం అథహైషోనంతమ పారమక్షల్యం లోకం జయతి యః పరేణాదిత్యం అనంతకం హవా పారమక్షల్యం లోకం జయతి యోగ్మిన్నాచికేతం చిహుతే యగుచైనమేవం వేద అసోయథారథే తిష్టన్ పక్షసి పర్యావర్తమానే ప్రత్యపేక్షతే ఏవమహోరాత్రే ప్రత్యపేక్షతే నాస్యాహోరాత్రే లోకమాత్మతః యోగ్మిన్నాచికేతం చిహుతే యగుచైనమేవం వేద కుశల హవైవాజశ్రవసః సర్వవేద సందదౌ తస్య హనచికేత నామ పుత్ర ఆస తగుంహకుమారగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ సహోవాచ తదకస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తగుంహపరీత ఉవాచ విత్యేత్పాదజామీతి తగుంహస్మాత్ఫితం వాగభివదతి గౌతమకుమారమితి సహోవాచ పరేహి మృత్యోర్గ్రహాన్ మృత్యవే వై త్వాజామితి తం వై ప్రవసంతం గంతాసీతి హోవాచ తస్య స్మతిస్రోరాత్రేణాశ్వాన్ గృహే వసతాత్ సయతి త్వాపృచ్చేత్ కుమారకతిరాత్రేరవాచ్చేరితి తిస్రయితి ప్రతిబ్రూతాత్ కిం ప్రథమాగం రాత్రిమాశ్నా ఇది ప్రజాంత ఇది కిం ద్వితీయామితి అశోకస్త ఇది కిం తృతీయామితి సాధుకృత్యాంత ఇది తం వై ప్రవసంతం జగామ తస్య తిస్రో రాత్రేరణాశ్వాన్ గృహ ఉవాస తమాగత్య పప్రచ్ఛ కుమారకతిరాత్రీరవాత్సీరితి తిస్రయితి ప్రత్యువాచ కిం ప్రథమాగం రాత్రిమాశ్నా ఇది ప్రజాంత ఇది కిం ద్వితీయామితి అశోకస్త ఇది కిం తృతీయామితి సాధుకృత్యాంత ఇది నమస్తే అస్తు భగవ ఇది హోవాచ వరం వృణీష్వేది ఇతరమేవ జీవన్న జానీతి ద్వితీయం వృణీష్వేది ఇష్టాపూర్తయోర్మేక్షితిం బ్రూహీతి హోవాచ తస్మై హైతమగ్నిన్నాచికేతమువాచ తదో వైదస్యేష్టాపూర్తే నాక్షీయేతే నాస్యేష్టాపూర్తే క్షీయేతే యోగ్నిన్నాచికేతం చినుతే యగుచైనమేవం వేద తృతీయం వృణీష్వేతి పునర్మృత్యోర్మే పచితిం బ్రూహీతి హోవాచ తస్మై హైతమగ్నిన్నాచికేతమువాచ తదో వై సోపపునర్మృత్యుమజయత్ అపపునర్మృత్యుంజయతి యోగ్నిన్నాచికేతం చినుతే యగుచైనమేవం వేద ప్రజాపతిర్వై ప్రజాకామస్తపోదప్యత సహిరణ్యముదాస్యత్ తదగ్నౌ ప్రాస్యత్ తదస్మైనాచ్ఛదయత్ తద్వితీయం ప్రాస్యత్ తదస్మైనైవాచ్ఛదయత్ తత్తృతీయం ప్రాస్యత్ తదస్మైనైవాచ్ఛదయత్ తదాత్మన్నేవ హృదయేగ్నౌ వైశ్వానరే ప్రాస్యత్ తదస్మా అచ్ఛదయత్ తస్మాద్ధిరణ్యం కనిష్టంధనానా భుంజత్ప్రియతమం ప్రజయగంహి స వైతమేవ నావిందత్ యస్మైతాన్ దక్షిణామనేష్యత్ రాగస్వాయైవ హస్తాయ దక్షిణాయానయత్ తాం ప్రత్యగృహ్ణాత్ దక్షాయ త్వా దక్షిణాం ప్రతిగృహ్ణామీతి సో దక్ష దక్షిణాం ప్రతిగృహ్య దక్షతే హవై దక్షిణాం ప్రతిగృహ్య యేవం వేద ఏతద్ధస్మవేతద్విద్వాంసో వాజశ్రవసా గోతమా అప్యనో దేశ్యాం దక్షిణాం ప్రతిగృహ్ణంతి ఉభయేన వయం దక్షిష్యామః ఏవ దక్షిణాం ప్రతిగృహ్యేతి ఏ దక్షం దదక్షిణాం ప్రతిగృహ్య దక్షతే హవే దక్షిణాం ప్రతిగృహ్య యేవం వేద ప్రహాణ్యం వ్రీణాతి తగం హైతమేకే పశుబంధ ఏవోత్తర వేద్యాన్ చింబతే ఉత్తరవేది సంమిత ఏషోగ్నిరిధివదంత తన్న తథా కుర్యాత్ ఏతమగ్నిం కామేన వ్యర్థయేత్ స ఏనం కామేన వ్యర్థః కామేన వ్యర్థయేత్ సౌమ్యేవావైనమధ్వరేథిన్ వేత యత్ర వా భూయస్థా ఆహుతయో భూయేరన్ ఏతమగ్నిం కామేన సమర్థయతి స ఏనం కామేన సమృద్ధః కామేన సమర్థయతి అథైనం పురర్షయః ఉత్తరవేద్యామేవ సత్ప్రియమచిన్వత తతో వైతే విందంత ప్రజా అభిస్వర్గం లోకమజయన్ విందత ఏవ ప్రజా అభిస్వర్గం లోకం జయతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథహైనం వాయురద్ధికామః తథాన్యుత్తమేవోపదధే తతో వై స ఏతామృద్ధిమార్ధ్నోత్ యామిదం వాయురుద్ధః ఏతామృద్ధి మృధ్నోతి యామిదం వాయురుద్ధః యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అసహీనం గోబలో వాష్ణః పశుకామః పాంచమేవ చిక్యే పంచపురస్తాద్ పంచదక్షిణతః పంచపశ్చాద్ పంచోత్తరతః ఏకాం మధ్యే తో వై సహస్రం పశూన్ ప్రాప్నోత్ ప్రసహస్రం పశూనాప్నోతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథహీనం ప్రజాపతిజ్యైష్ఠ్యకామోజసస్కామః ప్రజననకామః త్రివృతమేవ చిక్యే సప్తపురస్తాత్ తిస్రో దక్షిణతః సప్తపశ్చాత్ తిస్ర ఉత్తరతః ఏకాం మధ్యే తతో వై స ప్రయసోజ్యైష్ఠ్యమాప్నోత్ ఏతాం ప్రజాతిం ప్రాజాయత యామిదం ప్రజా ప్రజాయంతే త్రివృద్వైజ్యైష్ఠ్యం మాతాపితాపుత్రః త్రివృత్ప్రజననం ఉపస్థో యోనిర్మధ్యమా ప్రయసోజ్యైష్ఠ్యమాప్నోతి ఏతాం ప్రజాతిం ప్రజాయతే యామిదం ప్రజా ప్రజాయంతే యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథహైనమింద్రోజ్యైష్ఠ్యకామః ఊర్ధ్వా ఏవోపదధే తతో వై సజ్జ్యైష్ఠ్యమగచ్చత్ జ్యైష్ఠ్యం గచ్చతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద అథహైనమసావాదిత్యః స్వర్గకామః ప్రాచీరేవోపదధే తతో వైసోభిస్వర్గం లోకమజయత్ అభిస్వర్గం లోకం జయతి యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద సయదీక్షే తేజస్వీయశస్యే బ్రహ్మవర్చసే స్యామితి ప్రాణాహోదర్భిష్ణ్యాదుత్సర్పేత్ ఏజం రాగాద్యశస్వతీ సా మా ప్రోర్ణోత్ తేజసాయశసా బ్రహ్మవర్చసే నేతి తేజస్యేవ యశస్వీ బ్రహ్మవర్చసీ భవతి అథ యదీక్షేత్ భూయిష్ఠం మే శ్రద్ధీరన్ భూయిష్ఠా దక్షిణానయే జుతి దక్షిణా సమే జమానా ప్రాచ్యేహి ప్రాచేదుషాణావేత్వాజ్య స్వాహేతి శ్రువేణోపహత్యాహవనీయే జుహుయాత్ భూయిష్ఠమేవాస్మై శ్రద్ధతే భూయిష్ఠా దక్షిణానయంతి ఉరే సముపధాయ చిలికృత్తిభిరభిరుష్య అగ్నిం ప్రణీయోపసమాధాయ చతస్రజేతా ఆహుతేర్జుహోతి త్వమగ్నే రుద్రగితి శతరుద్రీయస్య రూపం అగ్నా విష్ణో ఇది వసోద్ధారాయాః అన్నపత ఇత్యన్న హోమః సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా ఇది విశ్వప్రీః రామ్రసమామిష్టకామపదధాతి ఇమందయా లోకమభిజయతి అథోయా అస్మిల్లోకే దేవతాః తాసాగుంసాయుజ్యగుంసలోకతామాప్నోతి యాన్ ద్వితీయాముపదధాతి అంతరిక్షలోకం తయాభిజయతి అథోయా అంతరిక్షలోకే దేవతాః తాసాగుంసాయుజ్యగుంసలోకతామాప్నోతి యాన్ తృతీయాముపదధాతి అముందయా లోకమభిజయతి అథోయా అముష్మిల్లోకే దేవతాః ఆసాగుంసాయుజ్యగుంసలోకతమాప్నోతి అథోయా అమోరితరా అష్టాదశ ఏవామీ ఉరవశ్చ పరీయాగుంసష్టలోకా తానేవతాభిరభిజయతి కామచారో హవ అస్యో ఋషుచ పరీయస్సు చ లోకేషు భవతి యోగ్నిన్నాచికేతం చిరుతే యగుచైనమేవం వేద సంవత్సరో వా అగ్నిర్నాచికేత అస్య వసంతశిర గ్రీష్మో దక్షిణ పక్ష వరుషా ఉత్తర శరత్పుచ్చం మాసా కర్మకారా అహోరాత్రే శతరుద్రీరం పర్జన్యవసోర్ధారా తథా వై పర్జన్యస్వృష్టం వృష్ట్వా ప్రజాభ్యః సర్వాన్ కామాన్ సంపూరయతి ఏవమేవ సదస్య సర్వాన్ కామాన్ సంపూరయతి యోగ్నిన్నాచికేతం శృణుతే యౌసేనమేవం వేద సంవత్సరో వా అగ్నిర్నాచికేత తస్య వసంత శిర గ్రీష్మో దక్షిణ పక్ష వర్షా పుచ్చం శరదుత్తర పక్ష హేమంతో మధ్యం పూర్వపక్షాస్తిదయ అపరపక్షాపురేషం అహోరాత్రాణేష్టకా ఏషవావసోగ్నిరగ్నిమయ పునర్నవ అగ్నిమయో హవే పునర్నవో భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుజ్యం యోగ్నిన్నాచికేతం చినుతే యౌచైనమేవం వేద ఇతి తైత్రియకాడక ద్వితీయ ప్రశ్న సమాప్తః